ஹிருதயமே பகிலே ஹிருதயமே அகிரபே நீவு வதிலிதே மனசுலோ மனசு கலுபுது அணுவுகா செகலு ரகிலிதே எந்துக்கு மரிச்சி போதிவோ எண்ட மாவினி வைத்திவோ దోచిన మనసు నీదని తిరిగి నేనందుకోలేనే హృదయమే పగిలి హృదయమే అఖిరపే నీవు వదిలితే మనసులో మనసు కలుపుతూ అణువుగా సెగలు రగిలితే ఎదురైన దూరమే కడలి కానింగి ప్రాణమే ఆశగా గుండెలు రెండు ప్రేమించి ప్రేమించి సందళ్ళు నీవుగా రెండో మారు రారాధ కారాధ వెన్నెల్లు హృదయమే పగిలే హృదయమే అగ్గిరవి నీవు వదిలితే మనసులో మనసు కలుపుతూ అణువుగా సెగలు రగిలితే మావిని వైతివో దోచినా